నేను సృష్ట్యంత స్థితి కారిణిని, సర్వజనని, భక్తుల కభయ ప్రదాయిని, మహామాయా శక్తియగు మహాదేవిని స్తుతించుచున్నాను అని నుతించి పరమార్థ విదుడు విష్ణు భక్తుడునైన ప్రహ్లాదుడు జగదంబకు నమస్కరించెను. పూలమాలయందు సర్పభ్రాంతి కలుగువట్లే ఏ తల్లియందు చరాచర జగము భాసించుచున్నదో ఆ సర్వాధిష్టాన రూపిణీయగు హ్రీం బీజస్వరూపిణిని నమస్కరించుచున్నాను. తల్లి, ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు నీ వలననే కలిగినది. బ్రహ్మాదులును నీచేతనే సృజింపబడిరి. ఓ మహామాయాదేవి, నీకు నా నమోవాకములు. నీవు బ్రహ్మాండమాతవు. దేవదానవులను నీవే సృష్టించితివి. కాన నీకు వీరి పట్ల భేదమెక్కడిది? తల్లికి పుట్టిన పుత్రులలో సన్మార్గులు దుర్మార్గులు నుందురు. అయినను తల్లి వారిని సమభాగముతో చూచును. అట్లే ఇప్పుడు దేవతలందు మా యందును నీకు భేదభావము తగదు. మాతా, నీవు పురాణముల విశ్వజననివిగా పేరు పొందితివి. నీకు దేవతల వలె మేమును పుత్రులమే, వారును మేమును స్వార్థపరులమే. నిజముగా దేవదానవుల మధ్య భేదము లేదు. ఓయమ్మా దేవేశ్వరి, మేము ధన భార్యాది భోగములందు నిత్యము ఆసక్తి కలిగియుండుట సత్యమే. వారును మా వంటివారే. ఇక మా ఇరువురి నడుమ నీకు భేదభావమేలా కలిగెను? విశ్వజనని, నీకిట్టి విరుద్ధ భావము తగదు. దేవతలను వలె మమ్ము కూడా చూడుము. వారు కశ్యపపుత్రులే, మేమును కశ్యపపుత్రులమే. దేవతలు మాకంటే గుణవంతులెట్లగుదురు? కామక్రోధ లోభ మోహములందరి అందును కలవు. తల్లి, నీకు బుద్ధియందు మా యుద్ధము చూచువేడుక పుట్టియుండును. అందుచే నీవు లీలామాత్రముగా మాలో భేదములు పుట్టించి పరస్పర విరోధములు కల్పించితివని తలచుచున్నాను. చాముండా, నీకు నిజముగా మా కలహము చూచు కోరికయే లేనిచో అన్నదమ్ములమైన మాలో మాకి పొరపచ్చములేల కలుగును. మేము కూడా కొంచెము ధర్మమెరుగుదుము. ఇంద్రుని గూర్చి మా కంతయును తెలియును. ఇక మాలో మాకు కలహము కేవలము నీ భోగము కొరకే సుమా. నీకంటే శాసకుడెవడున్నాడు? పూర్వమొకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రమును మధించిరి. అప్పుడు దాని నుండి అమృతము దివ్య రత్నములును వెలువడినవి. ఆ అమృతమును పంచునేపముతో శ్రీహరి మాలో మాకు భేదములు కల్పించెను. ఓ విశ్వమాత, జగద్గురువగు శ్రీహరి ప్రపంచ పోషణకు నీ చేతనే నియమింపబడినవాడు. అతడే స్వయముగా దేవకాంతయ్యైన శ్రీ మహాలక్ష్మిని స్వీకరించెను. ఆ సమయమున దేవరాజు ఐరావతమును ఉచ్చైశ్రవమును కామధేనువును పారిజాతమును స్వీకరించెను. హరి అనుమతితో తక్కిన దేవతలే విలువగల తక్కిన వస్తువులను గ్రహించినారు. ఆ విధముగా అన్యాయమునకు ఒడిగట్టిన దేవతలే ఈనాడు సత్ప్రవర్తనులైరి. నిజమునకు దేవతలే అన్యాయపరులు. ధర్మ లక్షణమెట్టిదో నీవే ఎరుగుదువు. లోకమాన్యుడైన విష్ణువే వారినంత మహోన్నత స్థానమందుంచెను. అప్పుడు దేవతల వలన రాక్షసులు పరాభవమునకు గురి అయిరి. కనుక ఏది ధర్మము, ఏది కార్యము? అధర్మ స్వరూపమెట్టిది? ఆ సాధుత్వమెట్టిది? ఇవి అన్నీయు నీవేళ ఇరుగుదు. నీవు ధర్మ సూక్ష్మ దృష్టితో అంతయును సమదృష్టితో చూడుము. తార్కికులు యుక్తివాద మెరిగినవారు వేదవాదులు విధి మార్గమును సూటిగా అనుసరించువారు. ఈ ప్రపంచమునంతయు సృష్టించిన ఈశ్వరుడున్నాడని విషయమున మందబుద్ధులగు నిరీశ్వర మీ మాంసకులు వివాదము చేయుచుందురు. నిజముగా ఈ విశాల ప్రపంచమునంతటినీ ఒక్కడే సృష్టించిన ఎడల సృష్టిలోనింత భేదము ఎందుకుండవలను? వేద శాస్త్రములందన్నింటి యందును ఐక్య భావమెందుకు లేదు అని నిరీశ్వరవాదులు వాదింతురు. మొత్తము ఈ ప్రపంచమంతయును స్వార్థముతో నిండియున్నది. అందుచే ఈ వేదవేత్తల వాకులలో ఐక్యము లేదు. కోరికలేనివాడు ప్రపంచములో ఒక్కడునూ లేడు. నా మనుమడు బలి ధార్మికులలో గొప్పవాడు, సత్యవ్రత పరాయణుడు, శాంతుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, నిరపరాధి, రాక్షసరాజు అయినను శ్రీహరి కపట వామన రూపమున అతని తలపై కాలుపెట్టి అతని రాజ్యమున అపహరించెను. అయినను దేవతలే ధర్మపరులని పండితులు పొగడుచున్నారు. లోకములో నెదుటివానికిష్టమగు మాటలు మాట్లాడినవాడే ధర్మము చెప్పువాడుగా లెక్కింపబడుచున్నాడు. ఇవన్నీయు నీకు తెలియనవి కావు. కనుక నీకెట్లు తోచిననట్లు చేయుము. రాక్షసులందరూ నీకిప్పుడు శరణార్థులు. వారిని కాపాడుదువో విడిచి పెట్టెదవో అంతయు నీ ఇష్టము అని ప్రార్థించెను. అని పలుకగా దేవి ఎట్లు మాట్లాడెను, ఓ రాక్షసులారా, మీరిప్పుడు పాతాళమునకు పోయి స్వేచ్ఛగా నుండుడు. మీరు కోపమును విడిచిపెట్టుడు, నిర్భయముగా నుండుడు, కాలము నెదురుచూడు, నిరాశ నిస్పృహలకు లోను కాకుడు, అట్టి వారికి సుఖము చేకూరదు, మీకు శుభకాలము రాగలదు. ఇప్పుడు మీరి భూమిని విడిచి పాతాళమునకు పొండు. నాయాజ్ఞచే మీరందరును పాపములేని వారగుదురు. అనగా వారు దేవికి మ్రొక్కి పాతాళమునకు పోయిరి. దేవియు అంతర్ధానము చెందెను. దేవతలు కూడా తమ నివాసములకు పోయిరి. ఈ విధముగా దేవదానవులు విరోధమును విడిచిపెట్టిరి. పంచమ స్కంధము యోగమాయా ప్రభావము. ఋషులు సూత మహర్షి శ్రీకృష్ణుడు సామాన్యుని వలె తపమేల చేసెను అని ప్రశ్నింపగా వ్యాసుడు తనకు చెప్పిన విషయమును వినిపింతునని సూతుడు ఇట్లు చెప్పెను. వసుదేవుడు సర్వకార్యదక్షుడు, దానవాంతకుడు నిజమే అయినను మానవుడుగా నున్నందున మానవ భావము కలిగియుండెను. మరియు ఓంకారములో అకారము, బ్రహ్మ ఉకారము, విష్ణువు మకారము, శివుడు అని చెప్పుదురు. ఈ ముగ్గురిలో ఒకరికంటే రెండవవాడు, వానికంటే మూడవవాడు గొప్పవాడని చెప్పుదురు. అందుచే కృష్ణుడు తన కంటే గొప్పవాడగు శివుని సేవించుట సమంజసమే. యోగమాయా ప్రభావముచే యుయాగమున విష్ణు అవతరించుచుండును. విశ్వజనని అయిన పరదేవత కనురెప్ప తెరచినంత మాత్రమున ఈ బ్రహ్మాండముల నెల్ల సృష్టించి పెంచిలయింపజేయును. ఆ దేవి కృష్ణుని నందగోపునింట నుండునట్లు చేసినది. కృష్ణ చేసిన ఘనకార్యములన్నీయు ఆ దేవి చేయించినవే. కృష్ణుడు నిఖిల ధర్మ సంస్థాపకుడు, మూల ప్రకృతి అనబడు పరదేవత నుండియే హరిహర హిరణ్య గర్భులు ఉద్భవించిరి. అహంకారము నరుని పతితుని చేయును. బ్రహ్మ తన అహంకారమును విడిచిపెట్టిన ముక్తుడగును. అతడు అహంకారముతో నున్నప్పుడు ప్రపంచమును సృష్టించును.